పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి ఉంటావా. నీ అడుగుల తేమడుగులు వత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం నేమయ్యా. దండాలయ్యా